కాంతి వేగం ఎలా తెలుసుకుందాం? పుస్తకం 15వ భాగం. ఈ సమస్యను తేల్చడానికి 1881లో మికెల్సన్ ఇంటర్ఫెర్మోమీటర్ అనే ఓ పరికరాన్ని నిర్మించాడు. ఆ పరికరంలో ఒక కాంతిపుంజం రెండుగా చీల్చబడి ఆ పుంజాలు రెండు వేరువేరు దిశలలో పంపబడి మళ్ళీ ఒక దగ్గరికి చేర్చబడతాయి. చీల్చబడ్డ కాంతిపుంజంలో ఒక అంశం ఒక దిశలో భూమి చలన దిశలోనే ప్రయాణిస్తే తిరుగు ప్రయాణంలో భూమి చలన దిశకి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. కాంతిపుంజంలోని రెండవ అంశం రాను పోను మార్గాలు రెండిట్లోనూ భూమి చలన దిశకి లంబంగా ప్రయాణిస్తుంది. ఈ పరికరాన్ని రూపొందించడంలో మికెల్సన్ ఉద్దేశం ఇది. ఈథర్ నిశ్చలంగా ఉండి భూమి కదులుతున్నట్లయితే కాంతిపుంజంలోని అంశాలు తిరిగి మొదటి స్థానానికి వచ్చాక రెండు తరంగాలలో తేడా ఉంటుంది. రెండు తరంగాలు కొన్ని చోట్ల ఒకదాన్నొకటి సంవర్ధనం చేసుకుంటాయి. అలాంటి చోట్ల కాంతి మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఒకదానినొకటి నిరోధించుకుంటాయి, ఒకదానినొకటి వమ్ము చేసుకుంటాయి. అలాంటి చోట్ల కాంతి మరింత బలహీనంగా ఉంటుంది. కాబట్టి రెండు పుంజాలు కలిసే చోట తెర మీద చిత్రాన్ని చూస్తే అది తెలుపు నలుపుల రేఖా విన్యాసంలా ఉంటుంది. అలాంటి రేఖనే ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ అంటే వ్యతీకరణ చారలు అంటారు. ఆ చారల మందాన్ని బట్టి కాంతిపుంజాల వేగాలలోని వేగాన్ని లెక్కించవచ్చు. అలాగే భూమి నిరపేక్ష వేగాన్ని కూడా లెక్కించవచ్చు. 1887 మికెల్సన్ తను ఊహించిన ప్రయోగానికి సంబంధించిన లెక్కలన్నీ పూర్తి చేసి సిద్ధంగా ఉన్నాడు. ఎడ్వర్డ్ విలియం మార్లే అనే మరో శాస్త్రవేత్తతో కలిసి ప్రఖ్యాత మికెల్సన్ మార్లే ప్రయోగాన్ని చేయడానికి ఆయత్తమయ్యాడు. తీరా ప్రయోగం చేసి చూడగా ప్రయోగం విఫలమైనట్టు తోచింది. అనుకున్నట్లుగా వ్యతికరణ చారలు కనిపించలేదు. ఏ దిశలో చూసినా కాంతి ఒకే వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపించింది. అది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాలేదు. మికెల్సన్ ఆ ప్రయోగాన్ని పదే పదే చేసి చూశాడు. ఎన్నిసార్లు చేసినా ఫలితం ఒకటే, చారలు లేవు. అన్ని దిశలలో కాంతి వేగం ఒకటే. నిజానికి మికెల్సన్ మార్లే ప్రయోగాన్ని గత 100ఏళ్లలో ఎన్నోసార్లు చేసి చూశారు. 19వ శతాబ్దంలో మికెల్సన్ వాడిన పరికరాల కన్నా ఎంతో సునిశితమైన పరికరాలతో ప్రయోగాలు చేశారు. పరికరాలు మారాయి, కానీ ఫలితాలు మారలేదు. కాంతి ఏ దిశలో కదిలినా, భూమి ఎటు కదిలినా, ఎంతలా కదిలినా కాంతి వేగం మాత్రం ఒక్కటే. ఇలా విషయం ఎటూ తేలకుండా ఉన్న తరుణంలో 1905 ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే జర్మన్ స్విస్ శాస్త్రవేత్త రంగప్రవేశం చేశాడు. ఐన్స్టైన్ సాపేక్ష సిద్ధాంతం అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం సహాయంతో చలనాన్ని ఓ కొత్త కోణం నుండి చూడటానికి వీలయ్యింది. ఐన్స్టైన్ నిరపేక్షమైన చలనం, నిరపేక్షమైన నైస్మల్య స్థితి అనేవి లేవే లేవన్నాడు. ఒక వస్తువు చలనం గురించి మరో వస్తువుని బట్టి వర్ణించటానికి వీలవుతుంది, కానీ ఏ వస్తువుతోనూ ప్రమేయం లేకుండా నిరపేక్షంగా వర్ణించటానికి వీల్లేదన్నాడు. ఆ సమయంలో అతడు మికెల్సన్ మార్లే ప్రయోగం సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించడం లేదు. బహుశా అతడు ఆ ప్రయోగం గురించి వినే ఉండకపోవచ్చు. వేరే కారణాల వల్ల అతడికి కాంతి శూన్యంలో ఎప్పుడూ ఒకే వేగంతో ప్రయాణిస్తుందని అనిపించింది. కాంతి చలన దిశ ఏదైనా, దానిని పుట్టించే కాంతి జనకం కదులుతున్నా లేకున్నా, కాంతి మాత్రం శూన్యంలో ఎప్పుడూ ఒకే వేగంతో ప్రయాణిస్తుంది. ఒక విధంగా శూన్యంలో కాంతి వేగం నిరపేక్షమైనది, కానీ ఆ నిరపేక్షం అనే ప్రత్యేక హోదా కాంతికి మాత్రమే చెల్లుతుంది. ఇక తక్కిన వస్తువుల చలనాలు సాపేక్షాలు. ఒక వస్తువు చలనాన్ని మరో వస్తువుకి సాపేక్షంగానే వర్ణించగలం. ఒక్క కాంతి మాత్రమే ప్రత్యేకం. ఇది మన సామాన్య లౌకిక అవగాహనకి విరుద్ధంగా ఉంది. అందుకే మొదట్లో చాలామంది ఐన్స్టైన్ పొరబడి ఉంటాడని అనుకున్నారు. కాంతి తీరు అలా ప్రత్యేకంగా ఉన్నట్లయితే దానికి ఎన్నో విచిత్రమైన పర్యవసానాలు ఉంటాయని ఐన్స్టైన్ గణితపరంగా నిరూపించాడు. తదనంతరం ఐన్స్టైన్ ఊహించిన పర్యవసానాలన్నీ నిజమేనని ప్రయోగాలలో తెలిసింది.